53 ఈశాధిదేవత సం భా ఈశాధిదేవత ఈశస్యిత్యుపలక్షణం జీవస్యాపి ఈశస్య తత్పదవాచ్యార్థస్య మాయోపాధికస్య విశిష్టస్య అధి ఉపరి విశేషణద్వయస్య పరిత్యాగే దేవత 138 లలితా త్రిశతీ భాష్య ద్యోతమాన కూటస్థ చిన్మాత్ర శోధిత తత్వం పదార్థరూపే త్యర్థః అథవా ఇసః కామేశ్వరః అధిదేవత పూజ్యాయస్యాః సా తథా పరమ పతివ్రతేత్యర్థః ఓం ఈశాధి దేవతాయై నమః త ఆం వి ఈశయ్యను పదము జీవునకు గుడ ఉపలక్షణము అనగా ఈశ శబ్దము చేత జీవుడు కూడా సూచింపబడుచున్నాడని భావము. ఈశ్వరుడు తత్వం పదములలోని తత్పదవాచ్యార్థమైన మాయోపాధిక విశిష్ట చైతన్యమునకు యర్థము. ఈ రెండు విశేషణములను తీసివేయగా ప్రకాశనశీలమైన దైవము కూటమువలే స్క్రశ్రీయమైయున్న చైతన్యస్వరూసముగా వివేచన చేయబడిన తత్వం పదార్థరూప చైతన్యము. పరాదేవి కూడా తాదృశ చైతన్యస్వరూపిణి యగుటచే ఈశాధి దేవతా నామము చేత సంకీర్తితురాలగుచున్నది. యను పే వాడని పది అథవా కామేశ్వరః కామేశ్వరుడు పూజనీయకై నాధి దైవముగా గలది గావున పరాదేవి ఈశాధి దేవత యను నామముతో నొప్పరుచున్నది. ఆ తల్లి పరమ పతివ్రత అయ్యని భావము. విశే పరమేశ్వరి యొక్క పతిప్రతాధర్మాతిశయమును శ్రీ ఆదిశంకరులు సౌందర్యలహరిలో ఒక శ్లోకము నందిరీతిగా వర్ణించియున్నారు. 139 శంకర గ్రంథరత్నావళి కలత్రంపై ధాత్రం కతి భజస్తే న కవేహ శ్రియో దేవ్యాహ కోవా న భవతి పతేహ కైరపి ధనే మహాదేవం తవ సతి సతీనామచరమే హిత్వా కుచాభ్యామాసంగః కురవకతరో రప్యనులభః జననీ పతివ్రతామ తల్లి. కవులు వాణిపత్నులైరి ధనవంతులు లక్ష్మీపతులైరి కాని ఓ తల్లి, నీ భర్తయైన శివుని వదలి నీ కుచస్పర్శ నీ ఉద్యానవనమందలి కురణక వృక్షమునకు సైతము అసంభవము. కావున ఈ లోకమున భవానిపతు లెవరును లేరనుట నీ పతివ్రతాత్వము యొక్క అతిశయమును చాటుచున్నది. పరమేశ్వరి సదాశిన వామాంకస్థిత సింహాసనములు పీటలు మొదలైన సిన్నియు నొక వృక్షము యొక్క అవయసములు. అందుచే ఆ పరమేశ్వరి శివవామాంకమును వీడి ఆయాసనములపై కూర్చుండుటకు నిచ్చగించదు. అటులా ఆసినురాలేనచో తన పాతివ్రత్యమునకు భంగము వాటిల్లునని తలంచును. దోహదక్రియాభిలాషతో కురణక వృక్షమును గోరింట చెట్టును సైతము తానొంటరిగా స్పృశించదు. తనలో సాబాలైన శివునితో గూడియే స్పృశించును. ఆమె పరమేశ్వర నిత్యానసాయనియే యుండునని భావము. ఇది పరమేశ్వరి యొక్క మహాపతివ్రతాత్వమును ద్యోతనము చేయునని తెలియవలయును. చైతన్యం జీవః మాయోపాధికం చైతన్యం ఈశ్వరః అవిద్యోసాధికం యని స జీవయని శాస్త్రము ఈశ్వరున కుపాధిమాయ. 140 త్రిశతీ భాష్యం యనియు జీవన కుపాధి యవిద్య యనియు జీవేశ్వర భేదము ఉపాధి కల్పితముగాని వస్తుసత్యస్థితి కలది కాదనియు చెప్పుచున్నది. తత్వమసియను మహావాక్యార్థమును లెస్సగా విచారించి తెలుసుకొనిన బ్రహ్మజ్ఞాన నిష్ఠుడు కల్పితములైన మాయ. ఆవిద్య ఎనడి ఉపాధులను తొలగించి శుద్ధ సచ్చిదానంద స్వరూపమును దర్శించి స్వస్వరూపానస్థితుడైయుండును. ఉపాధికృతమైన జీవేశ్వర భేదము పోయి ఏకమేవాద్వితీయం అనురీతిగా ఏకత్వభావముతో చైతన్యమాత్రుడుగా ఉండును. పరమేశ్వర నిత్యానపాయిని యైన పరాభట్టారిక తాదృశ చైతన్య స్వరూపిణియే యని కూటస్థభానము. శ్లో ఈశ్వర ప్రేరణకరీ చేసతాండవ సాక్షిణి ఈశ్వరోత్సంగనిలయ చేతిబాధా వినాళిని 12